నిటారుగా కూర్చుండాలి. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. రెండు సార్లు నిండా గాలి పీల్చి మెల్లగా వదిలిపెట్టాలి. నౌ ఒకటి, రెండు, ఈ రకంగా చేసినప్పుడు ఒకవైపు దేహము బాగా అలర్ట్గా చలాకీగా తయారవుతుంది, రెండో వైపు మనస్సు నిశ్చలంగా క్వయట్గా అవుతుంది. సహజంగా ఇంకేమి చేయక్కర్లేదు, ఇంతే. రెండుసార్లు నిండా గాలి పీల్చి వదిలిపెట్టుట. నిటారుగా కూర్చుండి చేతులు రెండు ఒడిలో పెట్టుకుని చేతులను భుజములను ఒకసారి పరిశీలించి వాటిని చాలా లూజ్గా అట్టి పెట్టుకోవాలి. మన మనస్సుకి మనమే నచ్చజెప్పుకోవాలి, నేను ఇప్పుడు మనస్సునందలి బరువులను బెంగలను భయములను గతమును మనస్సు నిండా పేరుకొని ఉన్న గతమును ప్రక్కన పెట్టి నిశ్చలముగా, అంటే శాంతముగా ప్రసన్నముగా, అంటే ఈ చీకాకు అలాంటివి ఇబ్బంది మనస్సులో ఇబ్బంది పడుట ఇత్యాదులు ఏమీ లేకుండా ప్రసన్నముగా ఉన్నాను. నేను ఈ విధంగా ఉండగలుగుతాను. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, అంటే కొంతవరకు అనుకూలంగా ఉండి కొంతవరకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, బాహ్యంతో ఎట్టి సంబంధము లేకుండా నేను నా యందు నేను నేను నేనుగా నేను నేనై ఉన్నాను, ఉండగలుగుతున్నాను, ఉండగలను, ఉన్నాను. అహం అస్మి, అహమస్మి. చాలా విశ్రాంతిగా ఏ రకమైన టెన్షన్ స్ట్రెస్ లేకుండా నాయందు నేను ఉన్నాను. ఒక రహస్యాన్ని గమనించవచ్చు, నాయందు నేను ఉన్నప్పుడు అంతా శాంతియే. విశ్రాంతియే. జీవితంలో దుఃఖము కానీ భయము కానీ నేను నా నుండి దూరమై బాహ్యంతో వ్యవహరించినప్పుడు మాత్రమే కలుగుతుంది. మళ్ళీ జీవితంలో దుఃఖము కానీ భయము కానీ నేను నా నుండి దూరమై బాహ్యంతో వ్యవహరించినప్పుడు మాత్రమే కలుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఒకంత ఆ బాహ్యమును ప్రక్కన పెట్టి బాహ్యముతో వ్యవహరించుట మాని, కొద్దిసేపు మానివేసి నిటారుగా కూర్చుండి విశ్రాంతిగా కూర్చుండి నాయందు నేను నిలిచి ఉన్నప్పుడు అహమస్మి, నేను ఉన్నాను. నేనై ఉన్నాను. అని నాయందు నేను నిలిచి ఉన్నప్పుడు అంతా శాంతియే గలదు, విశ్రాంతియే గలదు. అహమస్మి, నేను నేనుగా ఉండుట ఒక క్రియ పని కాదు. పని వేరు, ఉండుట వేరు. పని చేయుట వేరు, ఉండుట వేరు. చేసేది ధ్యానము కాదు, ఈ ధ్యానము కాదు. ఈ ధ్యానము ఉండుటయే. నేనుగా ఉండుటయే ధ్యానము. దీంట్లో మనస్సుని కంట్రోల్ చేసేది ఏమీ లేదు. మనస్సును ప్రక్కన పెట్టి నేను నాయందు నేనుగా ఉండుటయే. ఒకచో మనస్సు చలించినట్లయితే ఇబ్బంది ఏమీ లేదు, మంచిది. అది మనస్సు యొక్క స్వభావము. చిరునవ్వుతో ఆ మనస్సు యొక్క చలనము, ఆలోచన వైపు చూసి దానిని సాగనంపి అహమస్మి అనుకుని నేనుగా నిలిచి ఉండుటయే. అనగా మనస్సుని కంట్రోల్ చేసి చేయుట అనే ఘర్షణ అనే పేచి కూడా లేదు. అహమస్మి ఇది చాలా సరళంగా ఉంటుంది. దీనిలో మంత్రాలు, తంత్రాలు, దేవీలు, దేవతలు ఏమీ ప్రసక్తి లేదు. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏంటిది అని భ్రమపడరాదు. ఏది సరళమో అది ఏ విలువైనది. అహమస్మి, నేను ఉన్నాను. అహమస్మి, ఇప్పుడు నిండా గాలి పీల్చుకుని విడిచిపెట్టేటప్పుడు ఓంకారమును భావన చేయవలెను. నా ఇంకో రెండు సార్లు నా విశ్రాంతిగా కూర్చుండి కొద్దిసేపు కళ్ళని మూసియే ఉంచి శాంతముగా ఉండవలను. వెంటనే ఆలోచనలను మొదలుపెట్టరాదు. మెల్లగా కన్నులను తెరవాలి.